హలో గురు ప్రేమ కోసమేను ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహామహాసూద రంగులే పొందలేని వాణ్ణి హార్ని హలో గురు ప్రేమ కోసమేరో జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్ను మహామహాసూద రంగులే పొందలేని వాణ్ణి యా యా హలో గురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్ను మహామహాసూద రంగులే పొందలేని వాణ్ణి అల్లుగురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం